సోమపానకం సురాపానమన్నాదనకం స ప్రత్యక్షం దేవేభ్యోభాగమవదత్ పరోక్షమసురేభ్యస్తస్మై వై ప్రత్యక్షం భాగం వదంతి అస్మా పరోక్షం వదంతి తాగపుజితస్తస్మాదింద్రాభేదేంద్రమైరాష్ట్రం విపరిగావర్తయతి జితస్ వజ్రపాదాశీర్షాన్యక్షమపానవాసేక్షకపింజలాభవ్యత్సురాపానగుం సకలమిం గోజదన్నాదనగుంసతిస్తాంజలినా బ్రహ్మహత్యాముపాగృహాగుం సంవత్సరము విధస్తం భూకాన్యభ్యక్రోశం బ్రహ్మహన్య స పృథివేముపాసేతస్యే బ్రహ్మహత్యాదేశం ప్రతిగృహాణే దశాగ్రవేద్వలం వృణే ఖాతాత్పరా భవిష్యంతి మన్యే తతో మా పరాభోమమితి పురాతే సంవత్సరాదపి లోహాదిత్యబ్రవీత్ తస్మాత్సరా ప్రసృదేఖాదమేహరివారేతృదేదం బ్రహ్మద్రాదే ప్రత్యగృహాత్తత్సమిరణమభవత్తస్మాదాహిత్రద్ధాదే వస్త్రగతగిరిణేనావస్బ్రహ్మహత్యాదేషేషవనస్పదేపాసేదస్యై బ్రహ్మహత్యాదీకృతీదం ప్రతిగృహీతే బ్రువన్వరం వృణామహే భృగ్నాత్మన భవిష్యం మన్యామహే తతో మా పరా భూమేత్యాగం సముత్తిష్టా నిత్యబ్రవేత్తస్మాదావ్రశనా వృక్షాణాం భోజాగం సముత్తిష్టం దివాలే ప్రతజ్ఞాంతృదం బ్రహ్మహత్యాదే ప్రత్యగ్రహ్ణ స నిర్జాసో భవత్తస్మా నిర్జాసస్తృణాశ్యం బ్రహ్మహత్యాదేష్యేషవర్ణసో ఖలు జయవలోహితో ప్రశ్ననాజేషితస్య నాశ్యం కామమన్యస్రేషకం సాదముపాసేదస్యే బ్రహ్మహత్యాదే తృతేదం ప్రతిగృహేతే తా అబ్రువన్వరం వృణామహారిత్మిజా ప్రజామ్యందామహే కామమావిజనితో సంభవామేతి తస్మాదృత్విజా స్త్రియ ప్రజామ్యందంతే కామమావిజనితో సంభవంతి వారేవ్యాసాం తృతేదం బ్రహ్మహత్యాదే ప్రత్యగ్రంథన్ సామలవద్వాస అభవత్తస్మాన్మలవద్వాస సా న సంవదే ధన సహాసే ధనాస్యా అన్నమద్యాద్బ్రహ్మహత్యాదేషావన్నం ప్రతిముచ్యాస్తే సోఖల్వాహురభ్యంజనం వావస్యా అన్నమభ్యంజనమేవ న ప్రతిగృహ్యం కామభన్యతి బిజాం మలవద్వాస సగం సంభవం దిగస్తథో జాయతే సోభిషస్తోజామరణ్యే తస్యేస్తేనోజాం పరాశేంతస్యేష్ేతముక్షమల్భోజాస్నాదితస్యాస్వమారుకోయాభ్యంతేతస్యే దుశ్చర్మాయా ప్రలిఖతేతస్యే ఖలజదపమారేజాంతేతస్యే కాణోజాతతో ధావతేతస్యే శ్రావధనియా నఖాని క్రంతతేతస్యే కుణక్షీరా గృణ్యతస్యే క్లీబోజారజ్జుగుం సృజనితస్యా ఉద్బంధుకోయా పర్ణేన పిబదితస్యా ఉన్మాదుకోయా ఖర్వేణ పిబదితస్యే ఖర్వస్తిశ్రోరాత్రేదంజలినా వాపి వేద ఖర్వేణ వాపాత్రేణ ప్రజాదే గోదీర్థాయ స్పష్టాహతపుత్రో వేంద్రగం సోమమాహరత్తస్మిన్నింద్రపుపహవమయే సతతం నోపాయతపుత్రం మే వసేది సజగ్నవేషసం కృత్వా ప్రాసహ సోమమపి భక్తశ్రగదత్యశిష్టగతత్వష్టాహపనేలముపప్రావర్తగత్స్వాహేంద్రశత్రుర్వర్ధస్వేదిగదవర్తయత్తద్వృత్రస్య వృత్రత్వయదబ్రవేత్స్వాహేంద్రశత్రుర్వర్ధస్వేది తస్మాదస్యేంద్రశత్రుర్భవత్స సంభవన్నగ్నే సోమాభి సమభవత్సయుషు మాత్రం విషమాత్రం విశ్వంగవద్భరసరిమాల్లోకానవృణాద్యదివాల్లోకానవృణాత్తద్రత్రస్య వృత్రత్వం తస్మాదింద్రామిధేత్స ప్రజాపతిముపాధావచ్చత్రుర్మే జనేతి తస్మై వజ్రగం సిక్త్వా ప్రారక్షదేతేన జహేతి తేనాధ్యాయ తదావబ్రోతామగ్నేశో మౌమా ప్రహారావమండస్వరిమవైవగ్వస్థలిత్యబ్రవేన్మామభ్యేతమితి భాగసేదమైచ్చేదాంతాభ్యామేతమగ్నే సోమేయమేకాదశకపాలం పూర్ణమాసే ప్రాయచ్ఛత్తామబ్రోతామభిసందష్టౌ వై స్వోనశక్నుభైతమితి స ఇంద్ర ఆత్మనశ్చేతూరావజనగతుక్షీతరోరజోర్జన్మజదేవగం శేతరోరజోర్జన్మవేదమేనగం శేతరోరౌహదస్తాభ్యామేనమభ్యనగస్మాజ్జభ్యమానారగ్నేషో నిరక్రామతాం ప్రాణాపానౌ బాణేనం తదజహితాం ప్రాణో వై నక్షోపానక్రతుస్తస్మాజ్జభ్యమానో బ్రోధాన్నజతక్షక్రతో విధి ప్రాణాపానాదేవాత్మన్ధస్తే సర్వమాజురేతి స దేవతావృత్రాభ్యగం హవిః పూర్ణమాసే నిరవమధ్యంతి బాలేనం పూర్ణమాస ఆనాభాస్యాయాం జాయగంతి తస్మాద్వార్తఘ్నే పూర్ణమాసే శ్రేతే మృథన్వతి నమవాస్యాదాంతఃసగ్స్థాబ్ధవాత్రఘ్నగం హవిర్వజ్రమాదాయ పునరభ్యాయ రే అబ్రూతాంద్యావాపృథివే మా ప్రహారావయోర్వై శ్రేయతే అబ్రూతాం వరం వృణావహే నక్షత్రమిహితాహమధానే దశావ్రవే శుక్రమిహితాహమిధేయం తస్మాన్ నక్షత్రమిహితాసో శుక్రమిహితే మంజావా పృథివీచోర్వరం వేదేనం వరోగచ్చది స ఆభ్యమేవ ప్రసోదయింద్రో వృత్రమహంతే దేవా వృత్రగం హద్వాగ్నేశో మావ్రవన హవిదన్నో వహతమితి తావ్రోధామపదేత సౌ వైద్యో వృత్రే వైద్యదోస్తేదనిభృవంగైరవచ్చైతేగౌరిత్యభ్రువంగో వామ సర్వస్య మిత్రమిది సా ప్రవేద్వరం మృణైమయ్యేవ సతో భజన హరజాద్భాగ్యవిశతో భజన భృంజదేతద్వా అగ్నేస్తేజోయద్భుతమేతత్సోమస్తిజోయదేవమగ్నే సోమజోస్తేజో వేదవేదస్యేమ భవతి బ్రహ్మవాదినో వదంతి కిం దేవత్యం పౌర్ణమాసమితి రాజా భక్త్యమితి బ్రోజాత్రేంద్రం జ్యేష్ఠం పుత్రం నిరవాసాయ జగితి తస్మా జ్యేష్ఠం పుత్రం ధనేన నిరవసాయ జంతి ఇంద్రం వృత్రం జగ్వాగం సంవృషోభిప్రావేమం దశజేతం వై మృషం పూర్ణమాసేన నిర్వాప్యమపశ్యత్తం నిరవపత్తేన వై సంవృషోపాహతజద్వై మృష పూర్ణమాసేన నిర్వాప్యో భవతి మృషదేవతేన యజమానోపహత ఇంద్రో వృత్రగం హత్వా దేవతాభిశ్చేంద్రియేణ సంయాసజేతమాజ్ఞేనమష్టాకపాలమమావాస్యామపశ్యతే ఇంద్రం నిరవపత్తేన వై స దేవతాశ్చేంద్రియం చావారం భజతాగ్నేయోష్టాకపాలో మా భాస్యాజాం సమత్యైంద్రం దధి దేవతాశ్చైవ తేనేంద్రియం చ యజమానో వరుం భగింద్రస్య వృత్రం జక్షషింద్రియం వేర్యం పృథివేమనుజాచ్చత్తదోషధజో వేరుధో భవన్ స ప్రజాపతిముపాధావద్వృత్రం మే జక్షషింద్రియం వేర్యం పృథివే మనవ్యారత్తదోషధజో వేరుధో భోవన్నిది స ప్రజాపతి పశో నబ్రవేదేతదస్మై సన్నయజేతత్పశవ ఓషధేభ్యోధ్యాత్మా సమనగం తత్ప్రత్యజుహనగత్ సమనగం తత్సాన్నాయస్త సాన్నాయత్వ్యజుహంతత్ప్రతిషుగప్రతిషత్వనుమనేషప్రత్యక్షన్నదుమయశ్రయధరిత్యబ్రవేదేతదస్మై శృతం కురుతే తదస్మై శృతమగురువన్నింద్రియం వాస్మిన్ వేర్యం తదశ్రయం తచ్చతశ్చ శృతత్వగం సమనేషప్రత్యక్షన్ శృతమక్రన్నదుమాధినోతేత్యబ్రవేదేతదస్మై దశి కృతేత్యబ్రవేత్తదస్మై దగ్గురుమందేనమధినోత్తద్ధ్వానచిత్వం బ్రహ్మవాదునామదం విలధ్నః పూర్వస్య పరేయం దధే పూర్వం పూర్వస్యాజ్ఞాధ్వరిష్టాధ్వినాదిగథా పూర్వముపైర్వాల్కైర్వాదం సత్ సౌమ్యం తధ్యత్వరేరాక్షసం తధ్యత్వండుడైర్వేశ్వరేవం తధ్యదాతం చరేణ మానుషం తధ్యద్ధ్నాదక్షేంద్రం ధ్యాతనక్షేంద్రద్వాయాన్నిహోత్రోచ్చేషణమభ్యాతనక్తిరంగస్సంతత్యాంద్రోవృత్రగం హద్వాపరాంబరావతమగచ్చదపారాధమిమన్యమానస్తం దేవతా ప్రేషమేచ్ఛన్ ప్రసమానుమిందస్య ప్రసమం భాగభేదమితం వితరాన్నమిందం తస్మాభ్య పూర్వేజస్తే సోమాభాస్యాగచ్చత్తం దేవా అభిసమగచ్చన్ తామా వై నోద్యవసుపసేంద్రోహి దేవానామాభాస్యామాభాస్యత్వం బ్రహ్మవాదినా వదం దిగం దేవత్యగం సాన్నాయ్య ేవాగేదమే సమగచ్చంతేల్వేంద్రమిత్యేమ బ్రూజాజం బ్రహ్మావదే తద్భిషజ్యంతో సమగచ్చంతేతి బ్రహ్మవాదినో వదం ద్విసత్వే దర్శపోర్ణమాసౌ పూర్ణమాసేనుర్వాప్యోన పూర్ణమాసేంద్ర ఐంద్రం దధ్యమాభాస్యాంద్రమాభాస్యాంద్రాయదేవం విద్వాన్ దర్శపోర్ణమాసౌ విదతేంద్రదేవైనస్మాయేనాపసే దేవామయ ేవాదేవామిష్టిమశ్యన్నాష్టమేకాదశగవాలగం సరస్వతే శరగం సరస్వతే శరం తాంబోర్ణభాసం సగ్గుశ్చాభ్యామునిరవంతతో దేవా అభవన్ పరాశురాజోభ్యాదుర్విజభాన్ స్యాత్ సపౌర్ణమాసకం సగ్గుస్థాద్వైతామిష్టిమనుర్వపేర్ణమాసే నైవ వజ్రం భాతృవిదాన ప్రహృత్య భ్రాతృయస్తృందేసనాభ్యాస్వదాభ్యాస్వం వృందే పౌర్ణమాసేమయ్రాతృయవాన్నామాస్యాగం భక్వాభ్రాతృయం నాప్యాయజతి సాగం ప్రస్థాయేజయజయోయస్మై వా ఆత్మనాదృప్యదినాన్యస్మై దాతిరస్మై మహతా తృప్యత్యాత్మనా దాత్మన్యస్మై మహతా పూర్ణగం హోదౌజం ధృత్తమింద్ర ప్రజలా పశుభిస్తారుణ జహోదిమాహుమానసౌదుంబరం భవచ్చోర్వాదుంబరవోర్వసవోర్జైవాస్మావోర్జం వైకతశ్రయశుశ్రువాంగ్రామణే రాజన్యస్తామహేంద్రదేవతామజగజేత్రస్వాదే దేవతాజైవతేనవరాప్నోతి పాపీనాన్భవజ సంవత్సరమింద్రైకచేత సంవత్సరగం హ్యవ్రతం నాదిస్మై వైనం దేవదేజ్యమానాభూత్యాయం దేవశీలాన్భవతి సంవత్సరస్య పరస్తారగ్నదే పురోడాశమష్టాకపాలం నిమగ్నర్వతమగ్నర్వతమాలంభయమోషదేవసోమయాజేసన్నజేత్వరేమశిక్షదేవసోమయాజ్యేవసన్నజేత్వజోవై పయస్సాన్నాయం వయసైవ వయ ఆత్మన్ధత్తేవివారేతం వ్రజదా పశుభిరద్భయతి వర్ధయత్యస్య భ్రాతృయ్యస్య హవిర్నిరుక్తం పురస్తాచంద్రమా అభ్యుజేతి త్రేధాతండురాన విభజేద్దేవద్ధమాస్య స్థానగ్నదే దాత్రే పురోడాశమష్టాకపాలం గురుజాద్యేష్టమిష్టాస్థానింద్రాయ ప్రణాచేదగ్రశ్చరణ్యనిష్టాస్థా విష్ణవే శివిష్టాదశ చరుమగ్నిరేవాస్మే ప్రజ వృద్ధామింద్ర ప్రయచ్చతి యజ్ఞో వై విష్ణు పశవశ్యజ్ఞదేవ పశుషు ప్రతిష్టతి నద్వేదయత్పూర్వజా సంప్రతిగజేతోత్తరజా సంవత్కరుజాగ్యుత్తరజా సంప్రతిగజేత పూర్వజా సంవత్కరుజాన్నేష్టర్భవతి నజ్ఞస్తదనుహ్రేతముక్షపగల్భోజాయేకామేవేత ప్రగల్భోస్తాయేనాదృత్యతద్వే ఏజయజ్ఞముఖమేవ పూర్వజాలభతేజముత్తరజా దేవత ఏవ పూర్వజా వరుంధరింద్రియముత్తరజా దేవలోకమేవ పూర్వజా భిజగజ మనుష్యలోకముత్తరజా భూయసోజ్ఞకృతోనుపై దేశాభి సుమనామేష్టమద్యానం వశ్చా చంద్రమా అభ్యుజేత్యస్మిన్నేవాస్మై లోకేర్థుకం భవతి దాక్షాయణ యజ్ఞేన సువర్గకామోయుజేన పూర్ణమాసే సన్నజేన్మైత్రావరుణ్యామిక్షరామా భాస్యాయాంగజేన పూర్ణమాసే వై దేవానాగం సుతస్తేషామేతమధ్యమాసం వసతస్తేషా మైత్రావరుణే వశామా భాస్యాయామనో మధ్యాగపోర్వేద్యుర్యజదేవేదిమేవదద్గలో జగద్భత్సాన పాగలోది సదోహగద్ధానే సంయుదాయజతేవైరేవ సుత్యాను సంపాదయతి సమాదం దేవై సోమం పిపదయం మేత్రావరుణ్యామక్షణామాభాస్యాయజతే దైవాసౌ దేవానాశానో బంధ్యాసో ఏవైషైతస్త సాక్షాద్వాదేశ దేవానభ్యారోహతిగేషాయజ్ఞమభ్యారోహతిగథాఖలు కామయతేథాకరోజ్ఞమవిద్ధతి పాపీరాన్ భవతిగజనావిద్ధతి సదంగ్యామకామేతేన యజ్ఞేన గజేతక్షురమవిశ్యేషయజ్ఞస్థాజపుణ్యో భావతి ప్రభామీయతేతస్యేతద్వ్రతం నాన్యతం మదేన్న వాగుం సమశ్నేయాన్న స్త్రియముపేదాన్నాస్త పల్గోలనేన వాసః పల్గోలజేతురేతద్భిదేవాః సర్వన్న కుర్వంతి ఏషమయమరసోజర్శవోర్ణమాసో జోదర్శవోర్ణమాసా విశ్వాసోమే నగదేరథస్పష్టదేవాసానేవేదేవానామవశ్యేతాని వా అంగామలోకం విదంబత్సరస్యగద్దర్శవోర్ణమాసో దేవం విద్వాన్ దర్శవోర్ణమాసో ంగాపలోకస్యేవ సంవత్సరస్య ప్రతిదధాచేతే సంవత్సరస్య చక్షుషేదర్శవోర్ణమాసౌ జదేవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ జగచేతామేవ సువర్గం లోకమనవశ్యేషా మే దేవానాం విక్రాం దర్శవోర్ణమాసౌ జదేవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ జగతే దేవానామేవ విక్రాం దిమన విక్రమద దేశ మే దేవదాన పంచాయద్దర్శవోర్ణమాసౌ జదేవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ జగతేజదేవదేవజాన పంచాస్తకం సమారోహత్యేతౌ వై దేవానాగుం హరిగద్దర్శవోర్ణమాసౌ జదేవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ జగతేజావేవ దేవానాగుం హరితాభ్యామేవేభ్యో హర్జం వహత్యేతద్వై దేవానామాస్తిర్యద్దర్శవోర్ణమాసౌ జదేవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ గజతే సాక్షాదేవదేవానామాస్తేజేషమిర్ధానీదర్శవోర్ణమాసజాజీ సాగం ప్రాతరగ్నిహోత్రం జహోదిగజతే దర్శవోర్ణమాసావహరహరహమిర్ధాని నాగుం సతోగదేవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ గజదేహమిర్ధాన్యస్మే సర్వమేవాస్య పరిహిష్యం దత్తం భవతి దేవాహర్నిజన్నాందం దర్శవోర్ణమాసావపునంతౌ వారేతౌ భూతౌ మేభ్యౌయద్దర్శవోర్ణమాసౌ జదేవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ జదే భూతావేవైనౌ మేభ్యౌ గజతే నామాభాస్యాయాంచవోర్ణమాస్యాంచస్మయముపేదాద్యనుపేదాన్నిరింద్రియస్యాత్ సోమస్య వైరాగ్న్యోర్ధమాసస్య రాత్రజః పత్నజ ఆసంతాసామమాభాస్యాయాంచవోర్ణమాసేన్ సనో వైద్యేన మహ ్రహ్మవాద్యమవదేతమస్మిందారాభాగ్రే జమయావజ పరో నో బ్రహ్మేదాని సమామద్వ్యవ్రవేద్యమాహమిదుసామిధేనామేవాహం వర్ణం వేదేద్యంగిరేద్యాహజామిధేనేష్మేవదజ్జోదిర్జనయదిస్త్రియస్తేనయద్రశస్త్రియస్తేనయద్యాయత్రియస్తేనయద్యామిధేన్యోషంబదేమంగహరేనభుగ్రస్వదేస్తేనసేంద్రాస్తేనమిసునాఅగ్నిర్దేవానాహందోదాసీదుషనాగామిజోసురాణాంతో ప్రజాపదం దోదం వృణేమ హయత్యభ్యపర్యావర్తదతోదేవాభవన్వరాజ్యాతృమే నిత్యా మనుష్యా వాదేన్యా పితరో నమస్యా దేవాణిగ్ఞయా దేవతాదేవత్యథా భాగం గజతి శ్రీకృష్ణానం పురోరాద్రాజన్యస్ త్రయో వా అన్యరాజన్యాపురుషా బ్రాహ్మణో వైశ్య శోద్రస్థానేవాస్మానుకాంకరోతి పంచదశానం పురోరాద్రాజన్యస్ పంచదశో వైరాజన్యస్ దేవైరగ్రస్వామే ప్రదక్షామయే పృష్ఠుభావరిద్రాలింద్రియం వై దృష్టుయం ద్విజకామఖలు వైరాజన్యోజృష్ఠుభైవాస్మాంద్రియం పరిగృహాది కామజేత బ్రహ్మవర్చసమస్మిగాయత్రియా పరిద్యా బ్రహ్మవర్చసం వేగాయత్రే బ్రహ్మవర్చసమే సప్తదశానం ప్రోజాద్వేష్యసప్తదశో ప్రతిక్షాకామస్చైకవిగంశమనబ్రోజాప్రతిక్షాకామశ్చైకవిగంశస్తోమానాం నివేదం మనుష్యాణాం రాజేనా వేదం పితృణముపవేదం దేవానాముపవిజయత దేవలక్ష్మమేవ తద్గురుదే తిష్టం నన్వాహతిష్టం నిహ్యాశ్రుతరం వదతి తిష్టం నన్వాహ సువర్గస్య లోకస్యాభిజిత్యా ఆసేనో నిజస్మిన్నేవ లోకే ప్రతిష్టతి యత్రౌంచమన్వాహాసురం తద్యం మంద్రం మానుషం తద్యతంతరా తత్సదేవ మంతరా నోచ్యగం సదేవ విద్వాంసో వై పురాహోతారో భూవంతస్మాధృత అధ్వానో భూవన్న పంథాన సమరక్షన్నర్వేద్యన్యపాదోపతి బహిర్వేద్యోథాన్ వాహాధ్వనాం విధృత్యే పసాంసగం రోహాజాచో భూతం చైవ భవిష్యచ్చావరుంధే చో పరిమితం చైవ పరిమితం చావరుంధే చో గ్రాణ్యాగిశ్చైవ పశూనారణ్యాగిశ్చావరు దేవోకం చైవ మనుష్యలోకం చాభిజయతి దేవామిధేనోచ్చరగ్ఞాన్వశ్యన్ స ప్రజాపతిస్తోష్ణేమాఘారమాఘారయత్తతో వై దేవారజ్ఞమన్వశ్యన్ గోష్ణేమాఘారమాఘారగతి రజ్ఞానుఖ్యాత్యాసోసామిధేనేవాభ్యనత్యలోక్షోపమది దేవం వేదాసోనఃపయ్యేవైనాస్తృత్యజ ప్రజా పశుభర్యదేవం వేదయదేకజాఘారదేకాంబ్రేణీయాద్యద్వాభ్యాంద్వేప్రేణీయాద్యత్యశ్రీభిరజితద్రేషదేన్మనసాఘారయతి మనసాక్షణాప్తమాప్యతీయంచమాఘారయత్యశంబట్కారం వాచమనశ్చాత్తేజేతమహందేవేభ్యోహవిజంబహామీవాగబ్రవీలహం దేవేభ్యమనస్తౌ ప్రజాపదం ప్రశ్నమై ప్రవే ప్రజాపతిర్దోదేరేవం మనసోసయద్ధి మనసాధ్యాగతి తద్వాచామదేది ఖగదభ్యన్నవాచాయుహవన్ నిత్యబ్రవేత్తస్మాన్మనసా ప్రజాపదే జుహ్మతి మనసి ప్రజాపదే ప్రజాపదే పరిధేన్ సంవాహార్య గుణార్థే వైనాంద్రిర్మధ్యమంత్రజో వై ప్రాణా ప్రాణామేవాభిజగదిత్రిదక్షిణార్థంద్రజతి మే లోకాదిమానేవ లోకానభిజగది త్రిడుత్తరార్థం ద్రజో వై దేవజానా పంచానస్థానేవాభిజగదిత్రిడుపవాజగదిత్రయోకాదేవలోకానేవాభిజగదిద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరమేవ ప్రేణాచ్యసో సంవత్సరమేవాస్మా ఉపదధాజస వర్గస్య లోకస్య సమష్ట్యా ఆధారమాఘాదయతి సువర్గో లోకస్ వర్గమేవాస్మై లోకం ప్రణోచయద్విజుమాఘాదయతి ప్రాణస్సంతతమాఘారయతి ప్రాణానామన్నాద్యస్య సంతత్రాసోరక్షకామవహద్ధైర్యం కామయేతమాయుగస్యాదిసింహందస్యాఘారయే ప్రాణమేవాస్మా సింహన్నయతి రాజప్రమేయదేశయో వాదేతద్యైన్యస్యాఘార ఆత్మా ధ్రువాఘారమాఘార్య ధ్రువాగుం సమనఖ్యాత్మన్నేవ యజ్ఞస్త శిరః ప్రతిదధాద్యజ్ఞర్దేవా ౌ ప్రజాపదం ప్రశ్నమైతాగం స ప్రజాపదర్బ్రాహ్మణమ్రవీదేత్రోహేత్యాశ్రావేదం దేవాశ్రమదేవాగదేవోదేవేవేవాణేత తో దేవా అభవన్ పరాసురాజస్థైవం విదుష ప్రవరం ప్రవణదేవ్యాత్మనా పరా శ్రాతృవిదో భవతి బ్రాహ్మణశ్చ ప్రశ్నమే జాతాహ్రాహ్మణాయాధ్యాహాత్మనేధ్యాహ్రాహ్మణం వరాహాత్మానం వరాహరస్మాద్బ్రాహ్మణో న పరోచ్యః ఆయుష్ట ఆయుర్దా అగ్న ఆప్యాయస్వసందేవదేహేణముదుత్తమం ప్రణోదేవ్యానోదివో విష్ణో అగ్నా విష్ణో ఇమం మే వరుణతత్వాయాన్యుజ్యం చిత్రం అపాన్నపాదాహ్యస్థాపస్థం సింహానామోర్ధో విద్యుతం వసానః జ్యేష్టం మహిమానం వహంతేర్హిరణ్యవర్ణా పరియంతి యస్మే సమన్యాయం చుభయం జన్యా సమానమోర్వన్నభ్య ప్రణంతి తమోసు చగుంసు చోదే దివాగుం సమపాన్న పాదం బలిదస్థురావః తమస్మే రాజుభతజో యువానం మర్ముజ్యమానాః పరియంజాపః స శుక్రేణ శిక్వనా రేవదగ్నిర్దేదాయానిధ్మోఘతనిర్మిగప్సు ఇంద్రావరుణయోరహగం సమ్రాజోరవావృణే ృడాదరీదృశే ఇంద్రావరుణాయమధ్వరాజనో విశేషనాయమహి శర్మయక్షతం దీర్ఘ ప్రయజ్జుమతిష్యతి భయంజరేమృతనాశుభ్య ఆనామిత్రావరుణా ప్రవాహవాన్నో అగ్నే వరుణస్ ఇంద్రాన్ దేవస్థేణో వజాశ్రేష్టా ేక్షితమశ్వశుజానో విశ్వాగం శక్రమభ్యస్మత్ సన్న అగ్నేవమో భవో దీనేష్టో అస్యాషసో అవయక్షణో వరుణగం దాణో దేహిమృకం సుభవో నేధి ప్రాయమగ్నిర్భరత శృంగే విజక్షో నరోచతే బృహద్భా అభయ పూర్వం వృతనాశుతస్థౌ దీరాగదైవ్యో అదిశిమో నేజక్షిప్రధిజర్మిమన్మభువో యథారంజో నోహవేషు ధర్మన్నివ ప్రభా అసిత్తమగ్నయక్షవే పూరవే ప్రత్నరాజన్ వివాచసా విజ్యోతిషా సత్వమగ్నే ప్రతీకేణ ప్రత్యోషయాతు ధాన్యః వృక్షలేషు దీజ్యత్ తగం స ప్రతీకగం సృతిశ్యస్వంచమ విద్వాగుంస విదుష్టరగం సమేమ సయక్షద్విశ్వాజునాని విద్వాన్ ప్రహృజమగ్నిరమృతేషు వోచత్ అగుంభోముచే విమేషయన్మా వినగింద్రేంద్ర క్షత్రమింద్రియాణి శతక్రతోనుభేదాయి ఓ సమిథో గజతిమ సంతమే వర్తో నామ వరుంధతనోన పాదం గజతి గ్రీష్మమేవారుంధ విడో గజతి వరుషా ఏవారుంధే వరుషర్గజతి శరదమేవారుంధే స్వాహాకారై గజతి హేమంతమేవారుంధే తస్మాత్ స్వాహాకృత హేమం వశవో వసేదంది సమిథో గజత్ ఏవ దేవతా నామ వరుంధే తనోన పాదం గజతి యజ్ఞమేవారుంధ విడో గజతి పశూనేవారుంధే బరిషర్గజతి ప్రజామేవారుంధే సమానయతృతస్తే సోవాజ్యం ప్రజాబరి ప్రజాస్వేపదేజోదాది స్వాహాకారైంగజతి వాచమేవారుంధే దశ సంపద్యం దశాక్షరా విరాడన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే సమిథాగజత్యస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి తమోన పాదైంగజతి యజ్ఞదేవాంతరిక్షే ప్రతిష్టతి లోకజతి వశుష్మేవ ప్రతిష్టతి పరిషర్గజదేవదేవజానాస్తేష్వేవ ప్రతిష్టతి స్వాహాకారం గజతి సువర్గదేవలోకే ప్రతిష్టత్యేతావంతో వై దేవలోకాస్తేష్వేవ గథా పూర్వం ప్రతిష్టతి దేవాసురారేషు లోకేష్వస్పర్ధం తదే దేవా ప్రజాజైరేభ్యో లోకేభ్యోసురాన్ ప్రాణుదం తత్ ప్రజానా ప్రారత్యం విదుష ప్రజా విజ్యంతే ప్రేభ్యో లోకేభ్యోభ్యాదృజాన్ముదతే భిక్రామం జుహోత్యభిజిత్యో మే ప్రజానాథునం వేద ప్రజయా పశుభిర్మిశునైర్జాయతే సమిథో బహ్వీరిమగజతి తమోన పాదమేకమివ మిశునం తడో బహ్వీరిమగజతి బలిహిరేకమివ మిశునం తదే తద్వై ప్రజానాథునం యదేవం వేద ప్రజయా పశుభిర్మిశునైర్జాయతే దేవానాం వా అనిష్టా దేవతాసురాగజ్ఞమజిఘాగం సంతే దేవాగాయత్రీం యౌహన్ పంచాక్షరాణి ప్రాచీనాని త్రీణి ప్రదేశేనాని తతో వర్మ యజ్ఞాభవద్వర్మ యజమానాయత్రయాజానో రాజా యజ్యంతే వర్మైవ తద్యజ్ఞాయమ యజమానాయ భ్రాతులాభిభోచ్చేతస్మాద్వరోథం పురస్తాద్వర్షేజః పశ్చాద్ధ్వసేదో దేవా వై పురారక్షాభ్యగితి స్వాహాకారేణ ప్రజాదేషు యజ్ఞమం సద్యస్థాప్యమపశ్యంతగ్యస్వాహాకారేణ ప్రజాజేషు సమస్థాపగన్ వివాదేతద్యజ్ఞం ఛందం ధృగత్స్వాహాకారేణ ప్రజాజేషు తగ్గస్థాపయన్ ప్రజాజాని స్వాహవేగ్యధిఘాయజ్ఞస్వసందత్యాసోహరిదేవాగరథోగథాపూర్వముపైతి పితావై ప్రజాజా ప్రజానో జాజాయత్ప్రజాజాని స్వాహవేగ్యధిఘాయజతి విదైవతపుత్రేణ సాధారణం గురుదే తస్మాదాహుర్యశైవం వేదయశ్చన కథాపుత్రస్య కేవలం సాధారణం విదురిత్యస్కన్నమేవ తద్యత్ప్రజాజేష్విష్టేషు స్కందది గాయత్ర్యేవదేన గర్భం ధత్తే సా ప్రజాం పశూని యజమానాయ ప్రజనయతి చక్షుషేవాదేతే యజ్ఞస్తాజ్యభాగౌ యదాజ్యభాగౌ యజతి చక్షుషీ ఏవ తద్యజ్ఞస్య ప్రతిదధాది పూర్వార్ధే జుహోతి తస్మాత్ పూర్వార్ధే చక్షుషే ప్రవాహుక్ జుహోతి తస్మాత్ ప్రవాహుక్ చక్షుషే దేవలోకం వా అగ్నినా యజమానోను పశ్యతి పితృలోకం సోమేనోత్తరార్ధే అగ్నే జుహోతి దక్షిణార్ధే సోమా హీమౌ లోకావనయోర్లోకదోరనుక్షాత్తీరాజానౌవాదేతౌ దేవతానాం యదగ్నే సోమావంతరా దేవతా విజ్యేతే దేవతానాం విధృత్యే తస్మాద్రాజ్ఞామనుష్యా విధృతా బ్రహ్మవాదినా వదంతి కిం తద్యజ్ఞే యజమానః కురుతే దేనాన్యతో గతశ్చ పశూన్ దాధారో భజతో గతశ్చేత్రిచ మనోస్యాజ్య భాగస్య దృషాణేన ధారనో భగతో దతో దాధారమోర్ధన్వతి పురోనువాగ్యా భవతి మూర్ధానమేవైనగుం సమానానా సర్వాం కరోతి నియుత్వత్యాజతిభ్యాదృయస్యైవ పశోన్నిజపదే కేశినకుంహదార్భ్యం కేశీ ఆత్యగామిర్వాచ సప్తపదాం దేశక్వదే విశ్వయజ్ఞే ప్రజాస్యస్త్రీ వీర్యేణ ప్రజాతాం భ్రాతృజాం నుదతే ప్రజత నిశ్యమానాయస్త్రీ వీర్యేణ భయోర్లోకయోర్జోజద్ధత్తేయస్త్రీ వీర్యేణ ధ్యేనమిది పునస్తాక్ష్మాపురోనుభాగ్యాభవతి ధాతానేవ్రాతృజాన్ ప్రణుదత ఉపదిష్టాక్ష్మాజనిష్యమానా ప్రతినుదతే పునస్తాక్ష్మాపురోనుభాగ్యాభవత్యస్మిన్నేవ లోకే జ్యోతిర్ధత్త ఉపదిష్టాక్ష్మాజ్యామస్మిన్నేవ లోకే జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంతామస్మాజిమౌ లోకౌ ఫలజోజదేవం వేద పురస్తాక్ష్మాగ్యాభవతి తస్మాధ్యేనాగ్వాన్భునక్పరిష్టాక్ష్మాజ్యాస్మాజ్యఘనాధ్యనధ్యనృజదేవం వేద పుంతదేన మేదో వజ్ర ఆజ్యం వజ్ర ఆజ్య భాగో వజ్రో వషత్కార శ్రీమృతమేవ వజ్రగో సంభృత్య భ్రాతృజాయ ప్రహరత్య సంవత్కారమగోషత్కరోస్తృత్యే గాయత్రీ గురోనుభాగ్యాభవతి సృష్టవ్యాజ్యా బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతి తస్మాబ్రాహ్మణో ముఖ్య ముఖ్య భవతి యదేవం వేద క్రైమేణం పురోనుభాగ్యజాహ ప్రణయతి రాజ్యజాగమయతి వషత్కారేణైవైనం పురోనుభాగ్యజాదత్తే ప్రయచ్చతి రాజ్యజా ప్రతిపషత్కారేణ స్థాపయతి త్రిపదా పురోనుభాగ్యా భవతి త్రయది మే లోకాలేష్వేవ లోకేషు ప్రతిష్టతి చతుష్పదా రాజ్యా చతుష్పద దేవ పశోనవరుంధేద్యక్షరోపషట్కారో ద్విపాద్యజమాన పశుష్వేవోపరిష్టా ప్రతిష్టతి గాయత్రీ భాగ్యా భవతి పృష్టవ్యాజ్యైషావే సప్తపదాశక్వదేయద్వా ఏతజా దేవాశక్షంతదశక్నుపనిజదేవం వేదశక్నోత్యేవ యచ్చిక్షతి ప్రజాపతిర్దేవేభ్యోజ్ఞాన్యాదిశక్ష ఆత్మన్నాజ్యమధత్తం దేవా అమృవన్నే సమామిజ్ఞోయరాజ్యమవ్యవనోగ్రాస్మి సోహ్రవీర్యజానయ వాజ్యభాగాపువస్రణానభిహారజాన జతస్మాజ్జభాగాపువస్రణంతభిహారయంతి బ్రహ్మవాదినోగజంతి హవేగస్య మమాజమిది ప్రజాపత్యమిది వ్రోజాతజామాహిదేవానా ప్రజాపతిభ్యోపాక్రామన్నవ భాగాని హవ్యం వక్ష్యామహిదిభ్యజతురవత్తమాగంపురోనుభాగ్యాజే దేవతాదేవ్యాలాజక్షతురవత్తం జహోరిసందాగస్ ప్రేతాని హ్యోహవ్యం వహం జంగిరసో వా ఇదముత్తమా స్వర్గం లోకవాజం తదృషజోజ్ఞవాస్వభ్యవాజం దేవశ్యం పురోడాశం కూర్మం భూతకం సర్పం దంతమబ్రువన్నింద్రాయభ్రయ స బృహస్పత ధృయస్వ విశ్వేభ్యో దేవేభ్యో ధృగస్వే దిశనాభ్యజతమబ్రువన్నగ్నదే ధృగస్వే దిశోర్ఘదే పౌర్ణమాస్యాచ్యుతో భవతి స్వర్గస్ లోకస్యామిత్యేకమ్రువంకసాస్థాయిత్యనువార్కోభోమిత్యభ్రభేర్దాక్షోనుపార్కోవాచ్ఛత్యేకమవారమిత్యమలష్టారభ్యజ్యాధస్తానుపానక్తిస్వర్గస్త లోకస్య సమష్టి సర్వాణి కపాలా పురోడాశా నమస్మిల్లోకే జగతిలో విదగ్ధస్తోజోషుతస్తోజోయశ్రతస్తదేవస్తస్మాదమిదహదాసిదంగ్రస్తదేవత్నాశభస్మనాధివాసయస్మాగం సేనాస్ ఛన్నం వేదేనాధివాసయస్మాత్కేశైశిరన్నం ప్రచ్యుతం వాదస్మాల్లోకాదగతం దేవలోకం యచ్చ్రుతకం హవిలన భిఖారిదమభిఖారోద్వాసగతదేవత్రయమేనద్యమయనియద్దేకం గపాలన్నస్య రేగోమాసస్తంవత్సరస్యానవేదస్యాదశయజమానః ప్రమేయ జగద్వేనస్యదాన్నోమాసోదంవత్సరస్యానవేదోస్యాదామజయజమానః ప్రమేయేత సంశారోద్వాసయ జగజమానస్తమేధాజజినస్యదాశ్వినం జగపాలం నర్వవేద్యామాగథవ్యమే గకపాలమశ్వినౌదేకాభ్యాభ్యామేవాస్మేషజం కరోజ్యావాజదేకపాలోభవత్తనజోర్వాన్నశ్యజన్నశ్యనజోరేవైనద్వ్యందది ప్రతిష్ఠే దేవస్యద్వాసవితః ప్రసవయతి క్షమాదత్తే ప్రసూచ్యాశ్వినో బాహుభ్యామిత్యాహాశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం భూష్ణాస్తాభ్యామిత్యాహజత్తే శతభ్రష్టరశివానస్పత్యోద్విషదోవధజిత్యాహ వజ్రమేవ దక్షగ్ధ్యస్య విభ్రాతృవిరాజ ప్రహరిష్యన్ స్వహం భజదుర్హరత్తే తావదే వై పృథివీ తావదే వేదిస్త భ్రాతృర్ధన్నిర్భజతి తస్మాన్నాభాగం నిర్భజం చిత్రజహరచిత్రజిమే లోకాభ్యదేవైనోకేభ్యో నిర్భజతి తూష్ణేం చతుర్థకం హరత్య పరిమిత దేవైనం నిర్భజత్యుద్ధం దిగదేవాస్యామేభ్యం తదపహంత్యుద్ధంతి తస్మాదోషధజ పరా భవంతి మూలంఛనస్తి భ్రాతృవ్యస్తేవూలంఛనస్తిదేవ్యాతిఘాతే ఘనది ప్రజాపతనాదగ్జముఖేన సంవితా మా ప్రతిష్టానమేవ ప్రతిష్టాంగమయది దక్షిణతో వర్షేగసేంకరోతి దేవజతనస్తేవమేషవతేంకరోతి ప్రజామే పశవః పురేషం భజదైవైనం పశుభిః పురేషవంతం కరోత్యుత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాత్యేతావతే వై పృథివే యావతే వేదస్తస్య ఏతావత ఏవ నిర్భజ్యాత్మన ఉత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాది క్రోరమి భవారేతత్కరోతి యద్వేదిం కరోతి ధా అసి స్వధా అసేతి జోజుప్యదేశాంధేక్షాసాదయత్యాపో వైరక్షోర్ఘ్నేరక్షసామపహత్యేశ్చవత్మన్ సాదగతిజ్ఞస్త సంతత్యేయం విశ్యాత్తంధాయచ్చుదైవైనమర్పయతి బ్రహ్మవాదుగావదం జద్భిర్హవేగం శిప్రోక్షేకేనాపజతి బ్రహ్మణే జిగ్రోజాధ్యవేగం శిప్రోక్షది బ్రహ్మణాపజిద్మాబలి ప్రోక్షదిమేభ్యమేవేనత్కరోతి వేదిం ప్రోక్షత్రిక్షావాదేశాలోమకామేధ్యాద్వేదిర్మేధ్యామేవేనాంగరోతి ప్రాంతరిక్షాయత్వేక్షేభ్యదేవైనల్లోకేభ్య ప్రోక్షతి క్రోరమి భవ ఏతత్కరో నిగచ్చనత్యపో నినయది శాంతి పురస్తరం గృహ్ణాది ముఖ్యమేవైనం కరోతేజంతం గృహ్ణాది ప్రజాపతినాదిజముఖేన సంమితం బరిహస్తృణాది ప్రజావే బరిహ పృథివే వేద ప్రజాయేవృథివృజాం ప్రజ్ఞనదిష్ణగ్స్తృణాది ప్రజదైవైనం పశుభిరనదిష్ణం కరోత్తరం బరిహిష ప్రస్తరగం సాధయతి ప్రజా వై బరిహిర్యజమాన ప్రస్తరో యజమానమేవాయజమానాదుత్తరం కరోతి తస్మాజమానాయజమానాదుత్తరోంతర్వృత్యాష్కృతమేవైనగం సవర్గం లోకం గమయతి ప్రేషానక్ ప్రజలి మే లోకాయ్యైనం లోకే ఉదాన ప్రతిశణాజయ ప్రతిశణే జాతనోర్ధం భావుకంజమానస్ సుపరే ప్రహర సుపరే వయసువర్గో లోకో నిగచ్చతి వృష్టిమేవాస్మే నిగచ్చతి నాత్యగ్రం ప్రహరే జగత్యగ్రం ప్రహరే దత్యాసారిణ్యర్జోర్నాశుకాశ్యా పురస్కాత్ప్రత్యస్వర్గాల్లోకాజమానం ప్రతినుధే ప్రాంశం ప్రహరతి గజమానమేవ సువర్గం లోకం గమయతిష్పంచం విజుజాద్యుజాధ్వముద్యోర్ధమి బహి పుంస పుమానేవాస్తాయేణోపేషేణ వాజోయుప్యేతస్పితిరేవాస్తాహస్తేన జోయుప్యతే గజమానస్ గోపేత్సాద బ్రహ్మవాదినో వదంతి కింజ్ఞమానగతి ప్రస్తర ర్గోకమనేగతిమాహమనే ప్రహరమానమేవ సువర్గం లోకం గమయమానేతమానాయప్యంతే బలేర ప్రహర దిశాంతారంభణి భవాదేతర్యస్వరోపన భవితాధ్రువాసేమానభిమృశీయేధ్రువాస్యామే ప్రతిష్టది నవే భవత్యగా నేద్యాహయ్రోజాదగం భగ్నిరత్యగ్నాభగ్నిజమానగం సువర్గాల్లోకాభ్యజయదగం నిత్యేవ బ్రూజాద్యజమానమేవ సువర్గం లోకం గమయతి అగ్నేస్త్రజోజ్యాగం సోభ్యాతర ఆసంతే దేభ్యో హవ్యం మహంత ప్రామేదం దసోగ్నిరేదిత్సం వామస్ ఆర్తిమాశ్వతేగతసోమ్రావిశత్తం దేవత ప్రేషమేచ్చంతం మత్స ప్రాబ్రవేత్తమశ్రియాధిజాధ్యాసృజో మా ప్రావోషజితి తస్మాన్మచ్చంధిజాధిజాఘ్నంది శబ్దో హితమన్వవిందంతమ ృహన్ ఆవర్తస్వహన్నోమహేది సోమ్రవేద్వరం వృణేయదేవ గృహేతాహుతస్ మహి పరిచేందా తన్మే భ్రాతృణాం భాగభేదమసస్మాజ్గృహేతాహుతస్ మహి పరిధిస్కందేషాగభేదం తానేవ తేన ప్రేణాది పరిచేన్ పరిదధాది రక్షసామపహత్వే సగ్రస్పరిశయతి రక్షసామనన్మవచారాజన పురస్కాత్ ్యాచ్యవాజన్ పురస్కాహం జోర్ధ్వేషమిధావాదిపరిష్టాదేవరక్షాగస్వహం దిగజుషాన్యాన్యాసునత్వాగద్వే ఆదధాద్విపాద్యజమాన ప్రదర్శే బ్రహ్మవాదినా వదంత సత్వైరజయోజ్ఞావశీలాదిభోపదే స్వాహా భువనపదే స్వాహా భూతా పదరే స్వాహేదస్కందమనుమంత్రజేతయజ్ఞస్యైవ తదార్చాయమానోవశీలాన్ భవతి భోజశీలి దేవతా ప్రేణాది జాని వా ఏతద్యజ్ఞస్య క్రియతే గతం వంచౌ పురోడాశాగుపాగుం సుజాజమంతరాజ శక్తిజామిద్వాజాభ్యతముష్మిన్ లోక ఆశీజమోస్మిన్ దేవ అమృవన్నే దేవో విపరిజోహామే అన్యాజ్యన దేవా అగ్నిముపామంత్రగంధరాజ్యన పితరాజమం తస్మాదగ్నిర్దేవానామన్నాదోయమః పితృణాగం రాజాయ దేవం వేద ప్రణాజ్యమన్నాజ్యమాత్మాది తస్మాదేతద్భాగభేదం ప్రాజచ్చనిగదగ్నదే శ్రేష్టకృతే మద్యం దిగదగ్నదే శ్రేష్టకృతే మద్యతి భాగభేదే నైమ తద్రుద్రగం సమర్థయతి సగృచ్చకృతమద్యతి సకృతి మహిరుద్రవ ధావ్యేషా మే రుద్రస్ దిక్సాయా దశ రుద్రం నిరవదయేభిధారగచతురవత్తే పశవో వే పూర్వా ఆహుతరేకరుద్రోజ్ఞోర్వా ఆహుతేరభిజుభుజాద్రుద్రాజ పశోన విదధ్యాద పశుర్యజమానస్యాదిహాజ పూర్వా ఆహుతేర్జుహోది పశూనాం గోపీషాయ మనఃపృథివ్యాజమేచ్చం నిషిక్తమవిందోస్వరోజ్ఞేకర్తోదిత్రావరుణోగోరేవామేశ్వరోగర్తోగాగం సమేతాగం సాయత్రయత్రమేతస్మాభ్యుత్యత తదస్మోహోదగోరథంతరగం సహ పృథివ్యాజం వైరథంతరమిమామేవ సహాన్నాపహూతం వామదేవ్యగం సహాంతరిక్షణేభ్యః పశవ వై వామదేవ్యం పశోమేవ సహాంతరిక్షణాపహ్వయత ఉపహూతం బృహత్ సహ దివేభ్యాహైరం వై బృహదిరామేవ సహ దివోపహ్వయత ఉపహూతా సప్తహోత్రాదిత్యాహోత్రోపహ్వయత ఉపహూతాధ్యయన సహరిషేభ్యాహమిషనమేవోపహ్వయత ఉపహూతా భక్షసఖేభ్యాహ సమవేషమేవోపహ్వయత ఉపహూత ఆత్మానమేవోపహ్వయత ఆత్మాహ్యుపహూతానామిదాముపహ్వయతే పశవో వాగిడా పశోనేవోపహ్వయతే చతుర్పహ్వయతే చతుష్పాదోహి పశవో మానవేత్యాహమనుచ్యేతామగ్రే పశ్యన్ధృతపదేత్యాహయదేవాస్తే పదాధ్యతమపేతస్నామాహమేత్రావరుణేత్యాహమిత్రావరుణోక్యనాగం సమేరయతాం బ్రహ్మదేవగతముపహోధమిత్యాహ బ్రహ్మైవోపహోతామనుష్యా ఇత్యాహదేవమనుష్యానేవోపహ్వయతే జమైజ్ఞమవానయజ్ఞపదిం వర్ధానజ్ఞాహయజ్ఞాయ సేవమానాగ సాసి సమాసా ఉపహూతే జావా పృథివీ ఇత్యాహజావా పృథివీ ఏవోపహ్వయతే పూర్వజే రతావరీ ఇత్యాహపూర్వజే చేతే రతావరీ దేవపుత్రేభూతోజమానమేవోపహ్వయత ఉత్తరస్యాం దేవయజ్జాయాముపహూతో భూయసి హవిష్కరణ ఉపహూతో దివ్యధామన్నుపహూత ఇత్యాహ ప్రజావా ఉత్తరా దేవయజ్జా పశవో భోజో హవిష్కరణగం సువర్గో భోగో దివ్యంధామేదమసేదమసేత్యేవ యజ్ఞస్య ప్రజంధామోపహ్వయతే విశ్రమస్య ఇదమపహోదమిత్యాహసంవర్కారమేవోపహ్వయతే పశవో వాగిడా స్వయమాదత్తే కామమేవాత్మనా పశూనామాదత్తేన కామం పశూనాం ప్రగచ్చతి వాచస్పతజే త్వాహుతం ప్రాశ్నామేత్యాహ వాచమేవ భాగజేన సదసస్పతజే త్వాహుతం ప్రాశ్నామేత్యాహ స్వగాకర్తే సదురవత్తం భవతి హవిర్వైదురవత్తం పశవశ్చతురవత్తం యద్ధోదా ప్రాశ్నేయాద్ధోదార్తిమాచ్ఛేద్యనగ్నౌ రుద్రాజ పశోన విదద్ధాద పశలు జగమానస్యాధ్వాజస్పదలేద్వాహుతం ప్రాశ్నామేత్యాహ పరోక్షమే వైరజ్యహోదిసదసస్పదలేద్వాహుతం ప్రాశ్నామేత్యాహ స్వగాకృత్యే ప్రాశ్నం దితేర్థదేవ ప్రాశ్నం దిదక్షిణాం దదాదితేర్థదేవ దక్షిణాం దదాదివివాదేదజ్ఞం ఛందం దిగన్మధ్వల ప్రాశ్నం దద్ధర్మాజయంత దేవతాభిదేవయజ్ఞకం సంతం వందే దేవామేరజ్ఞాద్రమంతరాజన్ స యజ్ఞమవిధ్వత్తం దేవామగచ్చంత కల్పదాన్నగిరమిదితేభ్యుభాన్ శ్రేష్టం వై నగిరం భవిష్యతి గతిమగం రాధరిష్యామహిగతృష్టకృతస్పృష్టకృత్వం సమ్మితం తస్మాజ్జవమాత్రమవ్యేద్యజ్ఞాయోగ్యేద్వపదేతజ్ఞస్థగతపదస్తృణీయాభిషారజేదుభగతస్తస్వాజిగురుజాతపదాయాధిఖారగ్యస్వాజిగురుజాతపదాయాధిఖారగ ప్రతిష్టైత్యేగ్యష్టేన పరిహరదనభిధ్వయజ్ఞాభిధ్యేన పరిహరతి తేధ్యైన పరిహరతి తత్కోషే పర్గహ గంధ దంతకోహితం దేవా అబ్రువన్ వివా అయమాధ్య ప్రాశిత్రియో వా అయము భోజిత బృహస్పత స్వామిభే బృహస్పతిరిత్సం వామస్య ఆర్తిమానిష్యతేతి సదేతం మంత్రమపశ్యత్ సూర్యస్య త్వాచక్షుషా ప్రతిపశ్యామీత్యబ్రవేన్న హి సూర్యస్య చక్షుః కించన హి నస్తి స్వామిభే ప్రతిబృంహంతం మాహిగం శిష్యతీతి దేవస్య త్వాసవితః ప్రసవేష్యనార్బాహుభ్యాం ఓష్ణాహ్వాధ్యాం ప్రతిగృహ్ణామేత్యబ్రవేత్ సమిత్ర ప్రసూత దేవేన బ్రహ్మణా దేవతాభిః ప్రత్యగృహ్ణాత్ స్వామిభేర్ప్రాశ్నంతం మాహిగం శిష్యతేత్యగ్నేస్థాస్థ్యేన ప్రాశ్నామేత్యబ్రవేన్నహ్యగ్నేరాస్యం కించన హినస్తి స్వామిభేర్ప్రాశితం మాహిగం శిష్యతే బ్రాహ్మణస్యోదరేనేత్యబ్రవేన్న హి బ్రాహ్మణస్యోదరం కించన హినస్తి బృహస్పతే బ్రహ్మణే బ్రహ్మేష్ఠ పవారే తస్మా ప్రాణాష్ట్రామంతిజః ప్రాశిత్రం ప్రాశ్న్యాద్ధర్మాజమిత్వా ప్రాణాన్ సంవృశతమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే అగ్నిధాదాగ్నిముఖాన్వేణాది సమిధమాదాత్యుత్తరా సామాహుతేనాం ప్రతిష్ట్యా అథ సమిద్వద్దేవజోదివృధేన్ సమ్మాశ్చ పునాశ్చైనాకృత్సకృత్సమ్మాశ్చ పరాణి మహ్యేతరి యజ్ఞస్ చతుస్సంపద్యతే చతుష్పాదః పశవః పశూనేవావరంధే బ్రహ్మన్ ప్రస్థామయుద్ధ్యాహాత్రవారేతరి యజ్ఞ శ్రుతోత్ర బ్రహ్మాయత్రైవ యజ్ఞశ్రుతస్తేన ప్రమేవేహద్వేవనశ్చాద్యక్షేష్ణాశీర్షక్తిమాంశాద్యత్తోష్ణేమాసీతా సంవత్తో యజ్ఞస్యాత్మనిశ్చేత్యవబ్రూజాద్వాసి వైయజ్ఞశ్రుతోత్రైవ యజ్ఞశ్రుతస్తదేవైన ఘోసం ప్రయచ్చటి దేవ సవితరే ప్రాహేత్యాహ ప్రసూత్రై బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మేద్యాహసహి బ్రహ్మేచ్ఛస్తయజ్ఞం పాహిసలజ్ఞపదిం పాహిసమాం పాహేద్యాహయజ్ఞాధగజమానాధ్యాత్మనేతేభ్యదేవాశమాసాస్తేనాహాత్యా ఆశ్రామ్యాహదేవాన్ బ్రహ్మవాదినోవదంతేష్టా దేవత అసగతమదేతే దేవాది ఛందాగుంసేతి బ్రోజాద్గాయత్రే మృష్టుభం జగతే మిద్దసోహల్వాహుర్బ్రాహ్మణ వై ఛందాగుంసేతితానేవ తద్యతది దేవానాం మాదిష్టా దేవత ఆసన్నధాజర్మోదజ్వలప్తం దేవా ఆహుదేభలనో జాజేష్టంభవిందనయదనో జాజానయజత్యగ్నిమేవత్సమింధ్వజేతదుర్వే నామాసుర ఆసేత్సేతరిశిషమవృంధయద్రోజాజేతదుద్యా వా పృథివే భద్రమభూదిచేతదుమేవాసురైయజ్ఞశాశిషం గమదేదిదం జావా పృథివే భద్రమభూదిత్యేవ బ్రూజాద్దశమానమేవ యజ్ఞశాశిషం గమయత్యాత్మసోక్తవాగముదనమో వాగమిద్యాహేతమరాస్మే దివా వేదనాహోపశ్రుతో దివః పృథివ్యోరిద్యాహద్యా వా పృథివ్యోరిః యజ్ఞముపశ్రుతమో మన్వదేతేస్మిన్ యజ్ఞ యజమానద్యా వా పృథివేస్తామిత్యాహాశిషమేవేతామాశాస్తేయద్బ్రూజాత్సోపావసానా చ స్వధ్యవసానా చేతి క్రమాదికో యజమాన స్యాద్యహారి ప్రమేయతే క్షేమాముపావశ్యతి సోపచరణా చ స్వధి చరణా చేత్యేవం బ్రూజాద్వరీదశేమేవాస్మిన్ విజ్యోతిమాశాస్తేన ప్రమాదికో భవతి తజోరావిభ్యగ్నిహృతగుం హరిరచ్యుషదేత్యాహయా అజాశ్వదేవతాస్తా అరేన ధామే దివావై తదాహయన్న నిర్దిశేత్వేషయజ్ఞశాశేర్గచ్చేదాశాస్తేజంగజమానోసావిత్యాహజ్యశ్వైనగం సువర్గం లోకం గమయత్యాజురాశాస్తే సుప్రజాస్తమాశాస్తమిత్యాశిషమే వేదామాశాస్తే సజాతమనశ్చామాశాస్తమిత్యాహ ప్రాణామే సజాతా ప్రాణానేవ నాంతరే వితదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వజమగ్నేర్మానుషా ఆదిత్యాహార్యేభ్యోపనుతే భయం మనుష్యేద్ధరిమావేతాహగర్మాస్కేదంజనమోదేభ్యైత్యాహజాస్తేవేవతాయతీయాశ్చనతాభ్యదేవోభనేధ్యోనమస్కరోచ్చాత్మనో నాహార్చై దేవాస్వగాకర్తారన్నాందే సంయుంబార్హస్పత్యమబ్రువన్ ప్రజాయోపగురాజే సదేన జాతజాజో నిహనత్ సహస్రేణ జాతజాజో లోహితం కలవద్యావద ప్రస్కద్య పాగుంసోన్ సంగృహాత్తావద సంవత్సరాన్ పితృలోకన్న ప్రజానాది తస్మాద్బ్రాహ్మణాజనాపగురే తన నిహన్యాన్న లోహితం గుర్యాదేతావత హైన సాభవతి దక్షయ్యో రావృణే మహ విద్యాహయజ్ఞమేవ సగాకరోదిత్యో రావృణేమహ ఇత్యాహ సంయమేవార్హస్మద్యం భాగేన సమర్థయతి గాతుయజ్ఞాయజ్ఞపదలగిత్యాహ శిశమేవేతామాశాస్తే సోమం గజేతదేవ దాదిత్వస్తాదేవహితం దష్టారూపాణి కరోతి దేవానా గ్రహపతి గజతి ప్రదక్షామి ప్రజాజాజ్యంతమనోచ్యపే సంయాజానామృజాయజ్రజామిత్రాజాసోజునత్రాజపంక్తిప్రాయణోయజ్ఞ పంచుదయన పంచ ప్రజాజాజ్యే సర పత్నే సంయాజ పంచమం పంక్తిమేవాన ప్రజంతి పంక్తిమనోజ్యంతి యుష్వాహితే బహోతమాగుం అశ్వాగుం అగ్నేరసేరివ నిహారావోర్వ్యస్తద ఉదనోదేవేవాగుం అచ్చావోచో విదుష్టర శ్రద్విశ్వాజాకృషి భగం హయజ్జమిష్యసహసూన బాహుత ఉదావాజగ్నిజో భువ అయమగ్నిస్సహస్రిణో వాజస్ర శచినస్పతి మూర్ధా కవేరేణా తన్నేమి మృథవ గథానమస్వసూతిభిజ్ఞమంగిర తస్మై నో నమభిజ్ఞమే వాచా విరోపనిత్యే చోదస్వసుకృతి కమశ్విరస్ేనరపాగచక్షస పణింగోషుస్తరామహే మానో దేవానాశప్రస్నాతేదివోత్సాహన్నహాసురగ్భిజా మానసమస్తోఢ్య పరిద్వేషసో అగుంహతి భూర్గర్ణనావమావధీర్ నమస్తే అగ్నవోజసే గృణంతి దేవ కృష్ణయ అమైనమిగ్నమర్దయ కుమిత్సమాగమిష్టయేగ్నే సంవేశిషోరజిం గురుగురుధృణస్కృతి మానో అస్మిన్మహాధనే పరావర్ధారభృద్ధథా సంవర్గం సగం రగించయ అన్యమస్మద్భిజాయమగ్నే సుషక్తుదుత్సునా వర్ధానో అమవత్సవ యస్యాజుషం నమస్మినశ్చ మే మధుర్ముఖస్య వా సంభేదగ్నిర్వృధావతి అరస్యాధిసంవదో వరాగుం అభ్యాతర యబ్రాహమస్మితాగుం అవ విద్మాహిరే పురా భయమగ్నే విదుర్గథావసే సుందమీమహే ముగ్రయమశ దిగ్మశృంగోనవగుంసగ పురోరుదోదిథ సహాదస్తంబస్తంజంజమిషగ్రిస్తోమంజాగ్నలే పరిషిష్టాయక్షితీనామోర్జోన ప్రేసహస్వతే సగం సమిద్యుపసే విషన్నగ్నే విశ్వాన్యస్పదే సమిధ్యసే సమోపసోన్యాఫల ప్రజాపదే సదే దసోమా భూషణే మౌ దేవౌ ఛందస్వాహవామహమశందస్సమిధేమహి ఛందశత ఆమహ విదేనహిషే అప్తమే త్వగం సోమ ప్రశిగతామనేషాత్మగం రజస్సమనునేషపంథా సమ ప్రణేదే పితరో నిగుందో దేవేషు రత్నమభజం దధీరాహ పిదన స్వామపోర్వేకర్మాణి చక్ర పవమానధీరాణ పరిధేగోరేర్మవా భవాన స్వగం సోమృతిస్తం విధానో నృద్యాృథివీ ఆతదంథ తస్మైరేంద్రోహవిషామ భయగ్రస్వాదేహగచ్చదసదసదసుప్రణీతయేగం శప్రగత బలిష్టం సర్వేదం దాతన బలిషద పితలవోర్వాహ విజాతకర్మాషద్ధం తారలాపసంతమేనాథాస్మభ్యగం సంయోరపోదాత ఆహం పితరేం సవిద్రాగం అవిచ్ఛిన్నపాదం చ విక్రమణం చ విష్ణో బలిషలోనే స్వధయా సుతస్య భజంత విద్వస్త ఇహాగమిష్ఠా ఉపహూతా పితర సోమ్యాసో బలిషేషు నిధిషు ప్రియేషు ఆగమంతుతిహశ్రువం పథి బ్రువంతుతే అవన్వస్మాన్ ఉదీరామవన ఉత్పరా సమన్మధ్యమా పితర సోమ్యాస అసూయేగరకారోబంధుభిలోహవేషు ఇదం పితృభ్యో నమో అస్మద్యే పూర్వాసోయ ఉపరాసీయు ఏవాశ్రువేరస్యాషత్తాయేవా నూనగం సువృజనాసు భిక్షు అథాయన పితర పరాస ప్రత్నాసో అగ్నరతమాశుషాణా సుశీలయం దేభిజముఖా సహక్షామాభిందంతో అరుణేన పౌరన్ నిరగ్నేవాహన పితరేణ యక్షిరావృధ ప్రజః ప్రియాని వక్ష్యసి దేవేభ్యస్త పితృభ్యమాజ్ఞతో జాతమేదో వాఢ్యాని సులభేన కృత్వా పితృభ్య స్వధజాతే అక్షన్నద్భిత్వం దేవ ప్రయదాహవేంషి మాతలే కవిలేమ అంగిరాభిర్బృహస్పతిర్వభిర్వావృధాన యాగిష్టదేవాసదేవాన్ స్వాహాన్యే స్వధజాన్యే మదంతి ప్రస్తరమాహిసేదాంగిరోభిక్పితృభిః సంవిధానః ఆత్మమంత్రాః కవిశస్తావహం వేనారాజన హవిషామాదయస్వ అంగిరోభిరాగిలగ్నిరేభిర్యమవైరూపైరిహమాదయస్వ వివస్వంతగో వేద పితాస్మిన్ యజ్ఞే బలిష్యాంగిరసో న పితరో నవద్వా అసర్వాణో భృగవ సోమ్యాసాయగం సుమతో యజ్ఞయామీ భద్రే సౌ మనసే శ్యామ హరి ఓ